12.11 అథేతదప్యసక్తో 2 సి కర్తుం మధ్యోగమాశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యథాత్మవాన్. అనగా ఒకవేళ నీవు ఇది కూడా చేయజాలవేని, అనగా నేను ఇంతకు పూర్వము చెప్పినట్లుగా నా కొరకు కర్మలు చేయుట ఎందుగూడా సామర్థ్యము కలవాడవు కావేని, మధ్యోగమును ఆశ్రయించి అనగా నీచేత చేయబడు సమస్తమైన కర్మలను మరియు అకర్మ ఫలములను నాయందు సమర్పించి ఆ కర్మలను చేయుచుండుటయే మధ్యోగ అమ్మనబడును. ఆ విధముగా మధ్యోగమును ఆశ్రయించి మరియు సమ్యతాత్మ అనగా ఆత్మతత్వమును ఇంద్రియములతో సంయోగము జరుగుకుండా ఉంచుట. అలా సమ్యతాత్ముడవై అనగా మనస్సును నీ అధీనమునందుంచుకున్నవాడవై నీచే చేయబడు సమస్తమైన కర్మల యొక్క ఫలములను త్యజించుము. ఇప్పుడు సర్వకర్మల ఫలత్యాగమును స్తుతించుచున్నారు. 12.12 శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరం. అనగా నిస్సందేహముగా జ్ఞానము శ్రేష్టతరమైనది. దేనికంటే శ్రేష్టతరమైనది? అవివేకపూర్వకముగా చేయబడిన అభ్యాసముచే అట్టి జ్ఞానము కంటే గూఢ జ్ఞానముతో కూడిన శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 27. ధ్యానము శ్రేష్టమైనది. మరియు ఈ విధముగా జ్ఞానముతో కూడియున్న ధ్యానము కంటే గూడా కర్మఫలత్యాగము అధిక శ్రేష్టమైనది. ఇంతకు పూర్వము చెప్పినటువంటి విశేషణములతో కూడియున్న పురుషునకు ఈ కర్మఫలత్యాగము వలన వెంటనే శాంతి లభిస్తుంది. అనగా సర్వకారణ సహితముగా సమస్త ప్రాపంచిక భావనివృత్తి ఆ క్షణమునందే కలుగును. అంతేగాని కాలాంతరము అనగా కొంతకాలము తరువాత లభించును లేక నివృత్తిని పొందును అనుటకు అవకాశమే లేదు. కర్మలు చేయుటయందు మునిగి తేల్చున్న అజ్ఞానులకు ఇంతకు పూర్వము చెప్పిన ఉపాయములను అనుష్ఠించుటకు అనగా ఆచరించుటకు అసమర్థులు అయినందువలననే సర్వకర్మల యొక్క ఫలత్యాగరూపమైన కళ్యాణ సాధనోపదేశము చేయబడినది. అంతేగాని అన్నింటికంటే ముందుగానే అలా చెయ్యమని చెప్పబడలేదు. అందుచేత శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ మొదలగు వాక్యములు ఉత్తరోత్తర శ్రేష్టత్వమును చెప్పి సర్వకర్మల ఫలత్యాగమును స్తుతించుచున్నారు. అట్లేలైన ఉత్తమ సాధనములను అనుష్ఠించుటయందు అసమర్థత కలిగియున్నప్పుడు ఈ సాధనము అనుష్ఠించదగనదిగా చెప్పబడినది. పూర్వపక్షము ఎటువంటి సమానత్వమును సాధించుట కొరకు ఈ స్తుతి చేయబడినది. సమాధానము ఎప్పుడు పురుషుని మానవుని మనస్సునందు గల సమస్తమైన కామములు అనగా కోర్కెలు నశించిపోవునో యదా సర్వే ప్రముచ్యంతేచు కఠో నిషా 6-14 వరకు అనుసృతిననుసరించి సమస్తమైన కోర్కెలు నశించినందువలన అమృతత్వము లభించునని చెప్పబడినది. ఇది సర్వప్రసిద్ధమైన విషయమే. సమస్తమైన శ్రోత స్మార్త కర్మల యొక్క ఫలములను కామమందురు. వాటిని త్యజించినందువలన జ్ఞాననిష్ఠుడైన విద్వాంసునికి వెంటనే శాంతి లభిస్తుంది. అజ్ఞాని వలన చేబడు కర్మఫల త్యాగమునందుగూడా సమస్తమైన కోర్కెల త్యాగము దాగియ్యున్నది. అందువలన ఈ సర్వకర్మ ఫలత్యాగము మరియు సర్వ కోర్కెల త్యాగము ఇద్దరియందుగూడా సమానముగా ఉండియున్నందున వాటియందు రుచిని కలిగించుటకై ఈ సర్వకర్మ ఫలత్యాగమును స్తుతించడమైనది. ఎప్పుడో అగస్త్యుడు అను బ్రాహ్మణునిచే సముద్రమంతయు త్రాగబడినది. ఆ కారణముగా ఈనాడు గూడా బ్రాహ్మణులనందరినీ బ్రాహ్మణత్వపు సమానత్వము వలన స్తుతించుచున్నాము. ఈ విధముగా కర్మఫల త్యాగము వలన కర్మయోగము యొక్క కళ్యాణమయ సాధనత్వము స్తుతించబడినది. ఇచ్చట ఆత్మ మరియు ఈశ్వరునియందు గల భేదమును అంగీకరించి విశ్వరూపుడైన ఈశ్వరునియందు చిత్తమును లగ్నముగావించి చేయు యోగము చెప్పబడినది. మరియు ఈశ్వరుని కొరకు కర్మలు చేయట మొదలగు విషయములు అపదేశింపబడినవి. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 28. కాని అథై తదప్య శక్నోసి అను వాక్యము ద్వారా కర్మయోగము ను అజ్ఞాన కార్యములుగా చెప్పుచూ భగవంతుడు ఉపదేశించునదేమనగా, అవ్యక్తము అక్షరము అయిన పరమాత్మ తత్వమును ఉపాసించు భేదము లేనటువంటి తత్వమును గాంచువారు కర్మయోగమును ఆచరింపజాలరు. అట్లే కర్మయోగులు కూడా అక్షర బ్రహ్మతత్వమును ఉపాసింపజాలరు. ఇంతేగాకుండా తే ప్రాప్నువంతి మామేవ గీ. 12.4. పను వాక్యము ద్వారా అక్షర తత్వోపాసన చేయువారికి మోక్షప్రాప్తి యందు స్వాతంత్రము ఉన్నదని చెప్పి అతేషామహం సముద్ధర్తాం గీ. 12.7. పను పదము ద్వారా అక్షరతత్వోపాసన చేయనట్టివారులకు అనగా కర్మయోగులకు పరతంత్రత అనగా ఈశ్వరాధీనత చెప్పబడినది. అట్లేలైనా ఆ కర్మయోగులు కూడా ఈశ్వర స్వరూపులేని చెప్పబడినట్లయితే అప్పుడు అభేదమును దర్శించువారైనందున వారు అక్షర స్వరూపులే అయి ఉందురు. అప్పుడు వారిని ఉద్ధరింతును అని భగవంతుడు చెప్పిన మాట వ్యర్థమగునుగదా. భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుని మేలుకోరువారియందు ముఖ్యుడు. అందుచేత ఆయన అర్జునునకు సమ్యక్ జ్ఞానముతో సంబంధము లేనటువంటి భేదదృష్టితో కూడియున్న కేవల కర్మయోగమునే ఉపదేశించుచున్నారు. జ్ఞానకర్మల సముచ్చయమును కాదు, ఈశ్వరభావము సేవకభావము పరస్పర విరుద్ధములేనవనుమాట యుక్తి సిద్ధమైనదే. ఆ కారణముచేత ప్రమాణముల ద్వారా ఆత్మను సాక్షాత్తుగా ఈశ్వర రూపమేని ఎడింగిన తరువాత ఎవ్వడుగూడా మరియొకనికి సేవకునిగా ఉండుటకు అంగీకరించజాలడు. అందుచేత ఎవ్వడు సమస్తమైన కోర్కెలను త్యజించియున్నాడో అటువంటి అపరోక్షోపాసకుడు అయినటువంటి యథార్థమైన అనగా స్వచ్ఛమైన జ్ఞాననిష్ఠులైన సన్యాసులకు సాక్షాత్తుగా మోక్షమునకు కారణరూపమైన యద్వేష్ట సర్వభూతానాం మొదలగు ధర్మ సముదాయమును ఇప్పుడు వర్ణించి చెప్పెదను. అట్టి ఉద్దేశ్యముతో భగవంతుడు ఇట్లు చెప్పుచున్నారు. 12.13. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుహః సుఖః క్షమీ. అనగా ఏ సాధకుడు సర్వభూతములయందును ద్వేషభావము లేనివాడై ఉండునో, అనగా తనకు దుహఖమును కలిగించినటువంటి ఏ ప్రాణిని కూడా ద్వేషించుకయుండునో, మరియు సమస్త భూతములను అనగా ప్రాణులను ఆత్మరూపముననే చూచునో, మరియు తనతో మిత్రభావము కలిగియున్న అనగా అన్ని విధములైన ప్రాణులతోనూ మిత్రభావమునే కలిగియుండునో, మరియు కరుణామయుడు అనగా సర్వప్రాణులేయందును దయాభావము కలిగియుండునో, దీనులేయందును దుహఖముతో కూడియున్న ప్రాణులపై దయాభావము కలిగియుండుట కరుణ అనబడును. అటువంటి కరుణభావము కలిగి ఒకటి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 29. యుండునో ఇచ్చట ముఖ్యమైన అభిప్రాయమేమన, ఎవడు సర్వవిధ ప్రాణులకు భూతములకు అభయమును కలిగించునో అతడు నిజమైన సన్యాసి ఎనబడును. మరియు ఎవడు మమత్వము లేనివాడైయుండునో, మరియు అహంకారము లేనివాడైయుండునో, మరియు సుఖదుహకములయందు సమముగా యుండునో, అనగా సుఖముగాని లేక దుహకముగాని ఎవని అంతఃకరణమునందు రాగద్వేషములు కలిగించజాలవో, ఎవడు క్షమించు స్వభావము కలిగియున్నాడో, అనగా మరియొకని ద్వారా తిట్టబడినప్పటికీ అనగా నిందించబడినప్పటికీ లేక కొట్టబడినప్పటికీ ఎటువంటి వికారములు కలిగియుండడో. 12.14. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిర్యో మద్భక్తః సమే ప్రియః. అనగా మరియు ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును సంతుష్ఠుడై యుండునో, అనగా దేహస్థితికి కారణరూపమైన పదార్థములు లభించువను లభించుకయున్నను, అంతయు వా మేలునకే అను అలంభావము అనగా తృప్తి కలిగియుండునో. ఈ విధముగా గుణవంతమైన వస్తువు లభించినను మరియు లభించకపోయినను రెండు స్థితులయందును సంతుష్టుడైయుండును. మరియు ఎవడు సమాహిత చిత్తుడై సర్వమును జయించిన చిత్తము కలవాడై మరియు దృఢమైన నిశ్చయము కలవాడైయుండునో, అనగా ఆత్మతత్వమును గురించి దృఢమైన నిర్ణయము కలవాడైయుండును. మరియు ఎవడు తన మనోబుద్ధులను నాయందు అర్పించియున్నాడో, అనగా ఏ సన్యాసి యొక్క సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు మరియు నిశ్చయాత్మకమైన బుద్ధి ఈ రెంటిని నాయందే సమర్పించియుండునో, అటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడైయుండును. జ్ఞానులకు నేను అత్యంత ప్రియుడను, అట్లే అతడు నాకు ప్రియమైన వాడైయుండును. సప్తమ అధ్యాయమునందు వివరించబడినట్లుగానే ఇచ్చట గూడా అతి వివరముగా ఆ విషయమే చెప్పబడుచున్నది. 2.15 యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః. అనగా ఏ సన్యాసి వలన ప్రపంచము ఎటువంటి ఆపదలకు గురికాదో, అనగా ఎటువంటి దోహకమును పొందదో, అట్లే ఏ సన్యాసి గూడ ప్రాపంచిక విషయముల వలన ఎటువంటి దుఃఖమును పొందడో, ఏ సన్యాసి హర్షమునుగాని విషాదమునుగాని పొందక భయము ఉద్వేగము అనగా దుఃఖముతో కూడియుండియు ఆవేశము లేనివాడుగా ఉండునో ప్రియమైన వస్తువు. 30 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ప్రాప్తించినప్పుడు అంతఃకరణమునందు కలుగు ఉత్సాహము, గగుర్పాటు మరియు కన్నీరు కార్చుట మొదలగు చిహ్నములు కలిగియుండు స్థితిని హర్షమందురు. అసహిష్ణుతను అనగా ఓర్వలేనితనమును అమర్షమందురు. రక్షణలేని స్థితిని భయమందురు. మరియు ఆవేశము లేక తొందరపాటుతనమును ఉద్వేగమందురు. వీటన్నింటి నుండి ముక్తుడైయున్నవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు. సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీయో మద్భక్తః సమే ప్రియః. 12.16 అనపేక్షః. అనగా ఏ సాధకుడు శరీరము ఇంద్రియములు విషయములు మరియు వాటితో గల సంబంధము మొదలగు మానసిక వికారములను కలిగించు విషయములందు ఎటువంటి కోరికలు లేనట్టివాడైండునో అట్టివాడు నిస్పృహుడు అవగా స్పృహ లేనివాడు అనబడును. లోపల బయట శుద్ధి కలిగియున్నవాడు అనగా అంతఃకరణమునందుగాని బయట అనగా ఇంద్రియములు కల్పించు విషయములందుగాని ఎటువంటి ఆసక్తి లేనివాడు శుద్ధుడనబడును. మరియు చతురుడు అనగా ఒక్కసారిగా అనేక విధములైన కర్మలు చేయవలసి వచ్చినప్పుడు అతివేగముగా తన కర్తవ్యమును నిర్ణయించుకును సామర్థ్యము గలవాడు చతురుడు అనబడును. మరియు ఉదాసీనుడు అనగా మిత్రులయందు ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవహరించువాడు మంచి సమన్యాసీనవాడు. మరియు గతవ్యధ అనగా ఎట్టి స్థితియందును భయము లేనివాడైయుండువాడు. మరియు ఎవడు సర్వవిధ కార్యములను ఆరంభించక త్యాగబుద్ధి కలవాడైయుండునో, దీనిననుసరించి ఈ లోకమునందలి మరియు పరలోకమునందలి ఫలములను అనగా సుఖములను అనుభవించుట కొవకు చేయబడు సమస్తమైన కామము కారణముగా కలిగియున్న కర్మలను కర్మారంభము అందురు. వాటినన్నింటినీ త్యజించుటే స్వభావముగా కలిగియున్న భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. మరియు 12.17 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యః సమే ప్రియః. అనగా ఏ సాధకు ఇష్ట వస్తువు ప్రాప్తించినప్పుడు గూడా హర్షమును పొందడో, అనిష్టమైన వస్తువు ప్రాప్తించినప్పుడు ద్వేషభావమును పొందడో, ప్రియమైన వస్తువు అందకుండా పోయినప్పుడు శోకించడో, అట్లే లేనినటువంటి వస్తువును పొందవలేనను కోరిక ఆకాంక్ష లేకయుండునో అటువంటి శుభాశుభ కర్మలను ఆయాసము లేక త్యజించువాడు అయినటువంటి భక్తుడైన పురుషుడు నాకు అత్యంత ప్రియమైన వాడైయున్నాడు. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 31 ఉన్నది. అటువంటి ఈ అద్వేష్ట సర్వభూతానం మొదలగు శ్లోకముల ద్వారా పైన చెప్పబడిన ఉపదేశానుసారము చక్కగా అనుష్ఠించి సేవించును. అనాపరాయణులు అనగా అక్షరస్వరూపుడను పరమాత్మనైన నేనే ఏకమాత్ర గతినో అటువంటి జ్ఞానపరాయణులు ఉత్తమ భక్తిని ఆలంబనగా చేసుకున్నవారు నా భక్తులు, నాకు అత్యంత ప్రియులు. ప్రియోహి జ్ఞానినో రెండుత్యర్థం అను పదము ద్వారా ఏ విషయము సూత్ర రూపముగా చెప్పబడినదో ఇచ్చట దానిని విశదముగా వ్యాఖ్యానించి భక్తాస్తే రెండు తీవమే. ప్రియాహ అను ఈ పదము ద్వారా ఆ వ్యాఖ్యానము ఉపసంహరించబడినది. ఇట్లు చెప్పుటేందు నా అభిప్రాయమేమనగా ఈ చెప్పబడిన ధర్మముతో కూడియున్న అమూతరూపమైన ఉపదేశము ననుసరించి అనుష్ఠానము చేయు మానవుడు సాక్షాత్తు పరమేశ్వరుడును అగు విష్ణు భగవంతునికి అత్యంత ప్రియుడగును. అందువలన విష్ణువునకు ప్రియులైనవారు పరమధామమును చేరుగోరువారు అనగా ముముక్షువులైనవారు ఈ ధర్మయుక్తమైన అమృతమును అత్యంత ప్రయత్నముతో అనుష్ఠించవలయును. శ్రీ శ్రీ శ్రీ వేదవ్యాస విరచిత శ్రీ మద్భగవద్గీత యందలి భక్తియోగమనబడు 12 అధ్యాయమునకు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము. అనువాదకులు శ్రీ సదానంద భారతి. ప్రణవాశ్రమము శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 33.